చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టాలయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబోడు, అమ్మ నన్ను తిట్టింది బాబోడు. ఊరుకో నాన్న, నిన్ను రడిల్సనేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? నల్లనయ్య కనరాక, తెల్లవారు నిదరోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో. వెనకై దొంగలా వెళ్ళితివేమో, మను తిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగనే చిచువును, ఆ కొంతిను వెదినో చూడున్నారు. ఆ వెర్రిది అమ్మేరా, వెర్రిది అమ్మేరా, పిచ్చిదామె కోపౌరా, పచ్చి కొట్టి వెళ్దామా, బూచికిచ్చి పోదామా. ఏడుపుతుంది నాకు, ఏడుపుతుంది. పచ్చి కొట్టిపోయామా, పాలవాడు ఇస్తాడు, భూతాదికి ఇచ్చామా, భూ ఎవరు పెట్టారు చెప్పు. అమ్మతోనే ఉంటాము, అమ్మను వదిలిపోలేము, అన్నమైన తింటాము, తన్నులైన తింటాము. కొత్తమ్మా కొట్టు, బాబా కొట్టు, ఇంకా కొట్టు కొట్టు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? వెళ్ళము వెళ్ళములేమ్మా.